కంగలలో తేనెలలో కడిగిన ముఖ్యముని ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరు చంటి పాడే జోలలోని జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిని గంగలలో తేనెలలో కడిగిన ముత్యములు పాటే పాడుకోన మల్లె కన్నా తెల్లని